ఓర్పు 13వది. సాధన ప్రక్రియలో ఓర్పు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఓర్పు అనేది మంచి సుగుణం, అది అలవర్చుకోవడం నేర్చుకోవాలి. పట్టుదల, లోపం లేని ప్రయత్నాలు, ఓర్పు, క్రమబద్ధత, ప్రేమించే ప్రవృత్తులపై వ్యక్తి పూర్తిగా శ్రద్ధ చూపాలి. వ్యతిరేక శక్తులు నీపై ప్రభావం చూపకుండా ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండడానికి ప్రయత్నించాలి. నువ్వెప్పుడైనా అడ్డంకులను ఎదుర్కొన్నప్పుడు నువ్వు ఓర్పు వహించడం నేర్చుకోవాలి. అచేతన మనసుకు మనసులోని వివిధ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు నువ్వు ఓర్పుతో ఉండాలి. మనసు అంటుంది, ముందు నాతో సంప్రదించకుండా అంతరంగ దేవ సామ్రాజ్యానికి వెళ్ళడానికి నీకు ఎంత ధైర్యం వచ్చింది. ఒక్కొక్కసారి అది రాక్షసి, ఒక్కొక్కసారి అది ఒక దేవదూత, ఒక్కొక్కసారి అది చెడు, ఒక్కొక్కసారి ఋషిగా అది మారుతుంది. దానిలో ఇన్ని గుణాలు ఉన్నాయి. మనసు బంధాలకు ఒక మార్గం, అలాగే అది విముక్తికి కూడా సాధనోపాయం. మనసు నీ అధీనంలో ఉంటే అది నీకు అడ్డంకులను కలుగు చేయదు. నువ్వు ఓర్పు వహించడం నేర్చుకోవాలి. నువ్వు దాన్ని కొనసాగిస్తే ఆత్మాన్వేషణ నీకు సహాయపడుతుంది. ఆఖరుకు అజ్ఞానం అనే చీకటిని తొలగించే కాంతి నీకు దూరం నుండి గోచరిస్తుంది. దయచేసి అది సాధన చేస్తావా? చివరకు నువ్వు తెలుసుకునవలసింది, తెలుసుకోగలిగిన సమయం ఆసనం అవుతుంది. సుకుమారము, శాశ్వతము అయిన జ్వాల తగ్గిపోకుండా జాగ్రత్త పడు. అనిరుచనీయమైన దానికి పేరు ఇవ్వకు.